స్వందం మనుష్యేషు మనుష్యేషు వర్తస్వందం వర్తస్వందం మనుష్యేషు గురు గురు మనుష్యేషు వర్తస్వందం వర్తస్వందం మనుష్యేషు గురు మనుష్యేషు గురు గురు మనుష్యేషు మనుష్యేషు గురు బ్రహ్మణో బ్రహ్మణ గురు మనుష్యేషు మనుష్యేషు గురు బ్రహ్మణ బ్రహ్మణో బ్రహ్మణ గురు గురు బ్రహ్మణశ్చ బ్రహ్మణ గురు గురు బ్రహ్మణశ్చ బ్రహ్మణశ్చ బ్రహ్మణో బ్రహ్మణశ్చత్వాత్వాచ బ్రహ్మణో బ్రహ్మణశ్చత్వాత్వాచ క్షత్రస్య క్షత్రస్య త్వాచ జత్వా క్షత్రస్య క్షత్రస్య క్షత్రస్య త్వాత్వా క్షత్రస్య జ క్షత్రస్య త్వాత్వా క్షత్రస్య చ క్షత్రస్య జ క్షత్రస్య క్షత్రస్య చౌజస ఓజసే చ క్షత్రస్య క్షత్రస్య చౌజసే చౌజస ఓజసే చ చౌజసే జుహోమి జుహోమ్యోజసే చ చౌజసే జుహోమి ఓజసే జుహోమి జుహోమ్యోజస ఓజసే జుహోమ్యో జోవితో జోవిద్యుహోమ్యోజస ఓజసే జుహోమ్యో జోవితో జోవితో జోవిద్యుహోమి జుహోమ్యో జోవిదస్యస్యో జోవిద్యుహోమి జుహోమ్యో జోవిదసి జోవిదస్యస్యో జోవిదో జోవిదస్యో జోజోస్యో జోవిదో జోవిదస్యో జహ జోవిదిత్యో జహ విత్ అస్యో జోజోస్యస్యో జో మామౌ జోస్యస్యో జో మా జో మామౌ జోజో మామా మామౌ జోజో మామా మామా మామా మామాసీత్ హాసీన్ మామా మామాసీన్ మామాసీత్ హాసీన్ మామాసీన్ మామాసీన్ మామాసీన్ మాసీన్ మామాసీత్ హాసీన్ మహమహం మహాసీత్ హాసీన్ మాహం మహమహం మామాహమోజోహం మామాహమోజహ అహమోజోహమహమోజో మామాహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిషగోహాశిష మహాశిషం మామాసిన్మయమయ్యాసేన్మయ మేధాం మేధాం మయ హాసేద్ధాసేన్మయి మేధాం మయమయ మేధాం మేధాం మయి ప్రజాం ప్రజాం మయి మేధాం మేధాం మయి ప్రతిహర్తార ఇంద్రో నిధనం నిధనమింద్రః ప్రతిహర్తార ఇంద్రో నిధనం ప్రతిహర్తార ఇతి ప్రతిహర్తార ఇంద్రో నిధనం నిధనం నిధనమింద్ర ఇంద్రో నిధనంతే నిధనమింద్ర ఇంద్రో నిధనంతే నిధనంతే నిధనం నిధనంతే దేవా దేవాస్తే నిధనం నిధనంతే దేవా నిధనమితి నిధనం తే దేవా దేవాస్తే దేవా ప్రాణభృత ప్రాణభృతో దేవాస్తే దేవా ప్రాణభృత ప్రాణభృత ప్రాణభృతో దేవా దేవా ప్రాణభృత ప్రాణం ప్రాణం ప్రాణభృతో దేవా దేవా ప్రాణభృత ప్రాణం ప్రాణభృత ప్రాణం ప్రాణం ప్రాణభృత ప్రాణభృత ప్రాణం మయి మయి ప్రాణం ప్రాణభృత ప్రాణభృత ప్రాణం మయి ప్రాణభృత ఇది ప్రాణభృత ప్రాణం మయి మయి ప్రాణం ప్రాణం మయి దధతు దధతు మయి ప్రాణం ప్రాణం మయి దధతు ప్రాణం మయి దధతు దధతు మయి మయి దధత్వేతదేతద్దధతు మయి మయి దధత్వేతదేతద్దేత ఏతద్వై సర్వం సర్వం వా ఏతదేతద్వై సర్వం సర్వమద్ధర్యుర్ధర్యుః సర్వం సర్వమద్ధర్యుర్వా కుర్వన్ వా కుర్వన్నద్ధర్యుః సర్వగో సర్వమద్ధర్యుర్వా కుర్వన్ గుర్వన్ను గాతృభ్య ఉద్గాతృభ్య ఉపా గుర్వన్ను వా గుర్వన్ను గాతృభ్య ఉపాకరోతి ఉపాకరోతి ఉద్గాతృభ్య ఉపా గుర్వన్ను వా గుర్వన్ను గాతృభ్య ఉపాకరోతి గాతృభ్య ఉపాకరోతి ఉపాకరోతి ఉద్గాతృభ్య ఉద్గాతృభ్య ఉపాకరోతి తేత ఉపాకరోతి ఉద్గాతృభ్య ఉద్గాతృభ్య ఉపాకరోతి గాతృభ్యుద్గాతృకరోతి తేత ఉపాకరోతి ఉపాకరోతి తే దేవా దేవాస్త ఉపాకరోత్యుపాకరోతి తే దేవా ఆకరోతి దేవా దేవాస్తే తే దేవా ప్రాణభృత ప్రాణభృతో దేవాస్తే తే దేవా ప్రాణభృత ప్రాణభృత ప్రాణభృతో దేవా దేవా ప్రాణభృత ప్రాణం ప్రాణం ప్రాణభృతో దేవా దేవా ప్రాణభృత ప్రాణం ప్రాణభృత ప్రాణం ప్రాణం ప్రాణభృత ప్రాణభృత ప్రాణం మయి మయి ప్రాణం ప్రాణభృత ప్రాణభృత ప్రాణం మయి ప్రాణభృత ప్రాణం మయి మయి ప్రాణం ప్రాణం మయి దధతు దధతు మయి ప్రాణం ప్రాణం మయి దధతు ప్రాణం మయి దధతు దధతు మయి మయి దధత్వితీతి దధతు మయి మయి దధత్వితి ఏతదేవైతదేతదేవ సర్వగో సర్వమేవైతదేతదేవ సర్వం సర్వగో సర్వమేవైవ సర్వమాత్మన్నాత్మన్ సర్వమేవైవ సర్వమాత్మన్ సర్వమాత్మన్నాత్మన్ సర్వగో సర్వమాత్మన్ ధత్తే దత్త ఆత్మన్ సర్వగో సర్వమాత్మన్ ధత్తే ఆత్మన్ ధత్తే దత్త ఆత్మన్నాత్మన్ దత్త ఇడేడా దత్త ఆత్మన్నాత్మన్ దత్త ఇడా ఇడేడా దత్తే దత్త ఇడా దేవోర్దేవోరిడా ధత్తే దత్త ఇడా దేవో పృథివీ మాతః పృథివీ ఛందసేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్రస్యేంద్ర

రూపేణ రూపేణ సూర్యస్య సూర్యస్య రూపేణ రూపేణ సూర్యస్య రశ్మిభిః రశ్మిభిః సూర్యస్య రూపేణ రూపేణ సూర్యస్య రశ్మిభిః సూర్యస్య రశ్మిభిః రశ్మిభిః సూర్యస్య సూర్యస్య రశ్మిభిః రశ్మిభిరితి రశ్మిభిః అస్మిన్నస్మిన్నాస్మిన్ ఉగ్రా ఉగ్రా అస్మిన్నాస్మిన్ ఉగ్రా ఉగ్రా ఉగ్రా అస్మిన్నస్మిన్ ఉగ్రా అజుచ్యవు రజుచ్యవు ఉగ్రా అస్మిన్నస్మిన్ ఉగ్రా అజుచ్యవు ఉగ్రా అజుచ్యవు రజుచ్యవు ఉగ్రా ఉగ్రా అజుచ్యవు దివో దివో అజుచ్యవు ఉగ్రా ఉగ్రా అజుచ్యవు దివః ధారా దివో దివో ధారా దివో దివో ధారా అసష్టత అసష్టత రూపము రూపం కగుహంక గుహగం రూపం వృషభస్య వృషభస్య రూపం కగుహంక గుహగం రూపం వృషభస్య రూపం వృషభస్య వృషభస్య రూపకం రూపం వృషభస్య రోచతే రోచతే వృషభస్య రూపకం రూపం వృషభస్య రోచతే రోచతే రోచతే వృషభస్య వృషభస్య రోచతే బృహత్ బృహద్ రోచతే వృషభస్య వృషభస్య రోచతే బృహత్ రోచతే బృహద్ బృహద్ రోచతే రోచతే బృహత్ సోమ సోమో బృహద్ రోచతే రోచతే బృహత్ సోమ సోమ సోమో బృహద్ బృహత్ సోమ సోమస్య సోమస్య సోమో బృహద్ బృహత్ సోమ సోమస్య సోమ సోమస్య సోమస్య సోమ సోమ సోమస్య పురోగా పురోగా సోమస్య సోమ సోమ సోమస్య పురోగా సోమస్య పురోగా పురోగా సోమస్య సోమస్య పురోగా శుక్ర శుక్ర పురోగా సోమస్య సోమస్య పురోగా శుక్ర పురోగా శుక్ర శుక్ర పురోగా పురోగా శుక్ర శుక్రస్య శుక్రస్య శుక్ర పురోగా పురోగా శుక్ర శుక్రస్య రోగా ఇది పురహాగా శుక్రస్య శుక్రస్య శుక్ర శుక్ర శుక్రస్య పురోగా పురోగా శుక్రస్య శుక్ర శుక్ర శుక్రస్య పురోగా పురోగా శుక్రస్య శుక్రస్య పురోగా ఇది పురహాగా సోమ సోమ తేజిత్యత్తే సోమా సోమ సోమతే తే సోమాదాభ్యమదాభ్యగో సోమతే తే సోమాదాభ్యో సోమాదాభ్యమదాభ్యగో సోమ సోమాదాభ్యన్నామనామాదాభ్యగో సోమ సోమాదాభ్యన్నామనామాదాభ్యమదాభ్యన్నామజాగృవిజాగృవినామాదాభ్యమదాభ్యన్నామజాగృవి ఛందసేంద్రస్య విశ్వాని కావ్యా కావ్యా నేమిర్నేమిః కావ్యా కావ్యా నేమిశ్చక్రం చక్రం నేమిః కావ్యా కావ్యా నేమిశ్చక్రం నేమిశ్చక్రం చక్రం నేమిర్నేమిశ్చక్రమివేవ చక్రం నేమిర్నేమిశ్చక్రమివ చక్రమివేవ చక్రం చక్రమివ భవద భవదివ చక్రం చక్రమివ భవద అభవదిత్యభవద్ అపామపాం వైవ అపాన్నామధేయన్నామధేయమపాం వైవ అపాన్నామధేయం నామధేయన్నామధేయమపామపాన్నామధేయం గుహ్యం గుహ్యన్నామధేయం నామధేయం గుహ్యం యద్యద్ గుహ్యం నామధేయం నామధేయం గుహ్యం యత్ నామధేయమితి నామధేయం గుహ్యం యద్యద్ గుహ్యం గుహ్యం యదాధావ ఆధావ యద్ గుహ్యం గుహ్యం యదాధావ వృష్టిం వృష్టిం శ్యావయతి శ్యావయతి వృష్టిం వృష్టిం శ్యావయతి శ్యావయతి శ్యావయతి వృష్టిం వృష్టిం శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ్యావయతి శ అస్మిన్నస్మిన్నాస్మిన్నుగ్రా ఉగ్రా అస్మిన్నాస్మిన్నుగ్రా అస్మిన్నస్మిన్నుగ్రా అజుచ్యవర అజుచ్యవరుగ్రా ఉగ్రా అజుచ్యవర అజుచ్యవరుగ్రా ఉగ్రా అజుచ్యవరుది గృహాత్యా నో నాన ప్రాణ ప్రాణో నాన ప్రాణ ప్రాణో నో ప్రాణ ఏతు ప్రాణో నో ప్రాణ ఏదు ప్రాణ ఏతు ప్రాణ ప్రాణ ఏదు పరావత పరావత ఏదు ప్రాణ ప్రాణ ఏదు పరావత ఇది ప్రాణు పరావత పరావత ఏతు పరావత ఇది పరావత ఏతు పరావత ఇది పరావత ఇది పరావత పరావత ఇత్యాహేది ప్రాణం ప్రాణం ప్రాణమేవ ప్రాణమాత్మన్నాత్మన్ ప్రాణమేవ ప్రాణమాత్మన్ ప్రాణమాత్మన్నాత్మన్ ప్రాణం ప్రాణమాత్మన్ ధత్తే సత్ ఆత్మన్ ప్రాణం ప్రాణమాత్మన్ ధత్తే ప్రాణమితి ప్రాణౌ ఆత్మన్ ధత్తే సత్ ఆత్మన్నాత్మన్ ధత్తే ముఖమృతం ధత్ ఆత్మన్నాత్మన్ ధత్తే మృతం ధత్తే మృతమమృతం ధత్తే ధత్తే మృతమస్య మృతం ధత్తే ధత్తే మృతమసి మృతమస్య మృతమమృతమసి ప్రాణాయ ప్రాణాయ మృతమమృతమసి ప్రాణాయ ప్రాణాయ ప్రాణాయ ఆస్యతి ప్రాణాయ త్వా ప్రాణాయ ఆస్యతి ప్రాణాయ ప్రాణాయ ప్రాణాయ ప్రాణాయత్వేది ప్రాణాయ ప్రాణాయత్వేది ప్రాణాయేతి ప్రాణాయ హిరణ్యగోహిరణ్యమితి హిరణ్యగోహిరణ్యమితి హిరణ్యమభ్యభిహిరణ్యమితి హిరణ్యమభిహిరణ్యమభ్యభిహిరణ్యగోహిరణ్యమభివిద్యభిహిరణ్యగోహిరణ్యమభివి అనిత్యమృతమమృతమనిత్యమృతం వైవా అమృతమనిత్యమృతం వై హిరణ్యగో హిరణ్యం వై వై హిరణ్యమాజురాజురు హిరణ్యం వై వై హిరణ్యమాజు హిరణ్యగోహిరణ్యమాజు ప్రాణ ప్రాణ ఆజు హిరణ్యగో హిరణ్యమాజు ప్రాణ ఆజు ప్రాణ ప్రాణ ఆజురాజు ప్రాణో మృతేన ప్రాణ ఆజురాజు ప్రాణో మృతేన ప్రాణ ప్రాణోమృతే నైవైవామృతేన ప్రాణ ప్రాణోమృతేనైవాజురాజురేవైవాజురాత్మన్నాత్మన్నాజురే వైవాజురాత్మన్నాత్మన్నాజురాజురాత్మన్ ధత్తే దత్త ఆత్మన్నాత్మన్ ధత్తే శతమానగుణ శతమానం ధత్త ఆత్మన్నాత్మన్ ధత్తే శతమానం శతమానగో శతమానం ధత్తే ధత్తే శతమానం భవతి భవతి శతమానం ధత్తే ధత్తే శతమానం భవతి శతమానం భవతి భవతి శతమానగో శతమానం భవతి శతాజుశ్శతాజుర్భవతి శతమానగో శతమానం భవతి శతాజుః శతమానమితి శతమానం భవతి శతాజుశ్శతాజుర్భవతి భవతి శతాజుః పురుషః పురుషశ్శతాజుర్భవతి భవతి శతాజుః పురుషః పురుషః పురుషశ్శతాజుశ్శతాజుః పురుషశ్శతేంద్రియశ్శతేంద్రియః పురుషశ్శతాజుశ్శతాజుః పురుషశ్శతేంద్రియ శతాజురితి శతాయుషశ్శతేంద్రియశ్శతేంద్రియ పురుష పురుషశ్శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియ పురుష పురుషశ్శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియ శతేంద్రియ ఆయుష్కే వైవాయుషి శతేంద్రియ శతేంద్రియ ఆయుష్యేవాయుష్ వైవాయుష్యాయుష్యేంద్రియ ఇంద్రియ ఏవాయుష్యాయుష్యేంద్రియేంద్రియేంద్రియేంద్రియే ఇంద్రియే ప్రతి ఇంద్రియే ప్రతి ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి నిష్టతి ప్రతి ఇంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి నిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతి నిష్టత్యవ ఉపోపాపస్తిష్టతి తిష్టత్యవోపాపోపస్పృశతి స్పృశత్యుపోపస్పృశతి భేషజం భేషజగ్స్పృశత్యుపోపస్పృశతి భేషజం స్పృశతి భేషజం భేషజగ్స్పృశతి స్పృశతి భేషజం భేషజం వై వై భేషజం భేషజం వా ఆప ఆపో వై భేషజం భేషజం వా ఆప ఆపో వై వా ఆపో భేషజం భేషజమాపో వై వా ఆపో భేషజం ఆపో భేషజం భేషజమాప ఆపో భేషజమే వై భేషజమాప ఆపో భేషజమే భేషజమేవ కృతే కురుత ఏవ భేషజం భేషజమేవృతే బాజురస్యతి ప్రాణ ప్రాణోసి బాజుర్బాజురసి ప్రాణ ప్రాణ ప్రాణోస్తి ప్రాణో నామ నామ ప్రాణోస్తి ప్రాణో నామ ప్రాణో నామ నామ ప్రాణ ప్రాణో నామ సవితు సవితం నామ ప్రాణ ప్రాణో నామ సవితు ప్రాణ నామ సవితు సవితం నామ నామ సవితు ఆధిపత్య ఆధిపత్యేత విదుర్ నామ నామ స విదురాధిపత్యే విదురాధిపత్య ఆధిపత్యే విదుస్స విదురాధిపత్యే పానమ పానమాధిపత్యే విదుస్స విదురాధిపత్యే పానం ఆధిపత్యే పానమ పానమాధిపత్య ఆధిపత్యే పానం మే మే పానమాధిపత్య ఆధిపత్యే పానం మే ఆధిపత్య ఇత్యాది ప్రత్యే పానం మే మే పానమ పానం మే దాదా మే పానమ పానం మే దా మే దాదా మే మే దాశ్చక్షుశ్చక్షుర్దా మే మే ధాతుర్ధాతుర్నామధాతుర్ధాతుర్నామధాతుర్ధాతుర్నామధాతుర్ధాతుర్నామధాతుర్ధాతుర్నామధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధాతుర్ధా ఆధిపత్య ఆయురాజురాధిపత్య ఆధిపత్య ఆయుర్మే ఆయురాధిపత్య ఆధిపత్య ఆయుర్మే ఆధిపత్య ఇత్యాధిపత్యే ఆయుర్మే ఆయురాజుర్మే దాదా ఆయురాజుర్మే దాదా మే మేధా రూపకో రూపం దామే మేధా రూపం రూపకం రూపం దాదా రూపమస్తి రూపం దాదా రూపమసి రూపమస్తి రూపకం రూపమసి వర్ణో వర్ణోసి రూపకం రూపమసి వర్ణ వర్ణో నామ నామ వర్ణో వర్ణో నామ బృహస్పతే బృహస్పతే నామ వర్ణో వర్ణో నామ బృహస్పతే నామ బృహస్పతే బృహస్పతే నామ నామ బృహస్పతేరాధిపత్య ఆధిపత్యే బృహస్పతేర్నామ నామ బృహస్పతేరాధిపత్యే బృహస్పతేరాధిపత్య ఆధిపత్యే బృహస్పతేర్ బృహస్పతేరాధిపత్యే ప్రజా ప్రజామాధిపత్యే బృహస్పతే బృహస్పతేరాధిపత్యే ప్రజాధిపత్యే ప్రజా ప్రజామాధిపత్యాధిపత్యే ప్రజా మే మే ప్రజామాధిపత్య ఆధిపత్యే ప్రజా మే ఆధిపత్య ఇత్యాధిపత్యే మే మే ప్రజా ప్రజా మే దాదా మే ప్రజా ప్రజా మే దా ప్రజామితి ప్రజా మే దాదా మే మే దా అర్థమృతం దా మే మే దా అర్థం దా అర్థమృతం దాదా అర్థమస్య స్మృతం దాదా అర్థమసి స్మృతమృతమసి సత్యగో సత్యమ స్మృతమృతమసి సత్యం అసి సత్యగో సత్యమస్యసి సత్యం నామ నామ సత్యమస్యసి సత్యం నామ నామ నామ సత్యగో సత్యం నామేంద్రస్యేంద్రస్య నామ సత్యగో సత్యం నామేంద్రస్య నామేంద్రస్యేంద్రస్య నామ నామేంద్రస్యాధిపత్య ఆధిపత్య ఇంద్రస్య నామ నామేంద్రస్యాధిపత్యేధిపత్య ఆధిపత్య ఇంద్రస్యేంద్రస్యాధిపత్యే క్షత్రం క్షత్రమాధిపత్య ఇంద్రస్యేంద్రస్యాధిపత్యే క్షత్రం ఆధిపత్యే క్షత్రం క్షత్రమాధిపత్య ఆధిపత్యే క్షత్రం మే మే క్షత్రమాధిపత్య ఆధిపత్యే క్షత్రం మే ఇత్యాధిపత్యే క్షత్రం మే మే క్షత్రం క్షత్రం మే దాదా మే క్షత్రం క్షత్రం మే దాదా మే మే దా భూతం భూతం దా మే మే దా భూతం భూతం భూతం దాదా భూతమస్తి భూతం దాదా భూతమసి భూతమస్తి భూతం భూతమసి భవ్యం భవ్యమసి భూతం భూతమసి భవ్యం అసి భవ్యం భవ్యమస్యతి భవ్యం నామ నామ భవ్యమస్యతి భవ్యం నామ భవ్యం నామ నామ భవ్యం భవ్యం నామ పితృణాం పితృణాం నామ భవ్యం భవ్యం నామ పితృణాం నామ పితృణాం పితృణాం నామ నామ పితృణామాధిపత్య ఆధిపత్యే పితృణాం నామ నామ పితృణామాధిపత్యే నామాధిపత్య ఆధిపత్యే పితృణాం పితృణామాధిపత్యే పామ పామాధిపత్యే పితృణాం పితృణామాధిపత్యే పాధిపత్యే పామ పామాధిపత్య ఆధిపత్యే పామోషధీ నామోషధీ నామ పామాధిపత్య ఆధిపత్యే పామోషధీ నామాధిపత్య ఇత్యాధిపత్యే పామోషధీ నామోషధీ నామ పామ పామోషధీ నాం గర్భం గర్భమోషధీ నామ పామ పామోషధీ నాం గర్భం విభోమనే విభోమన అర్థస్య భూమన ఇది భూమనే ప్రాణోనామేతి నామ ప్రాణ ప్రాణోనామేతి నామ నామేత్యాహేతి నామ నామేత్యాహేతి ప్రాణపాణో ప్రాణపాణ ప్రాణాబాహేదీత్యాహ ప్రాణాపానౌ ఆహ ప్రాణాపానౌ ప్రాణాపానావాహ ప్రాణాపానావేవైవ ప్రాణాపానావాహ ప్రాణాపానావేవానావానావేవైవ ప్రాణాపానౌ ప్రాణాపానావేవావైవ ప్రాణాపానౌ ప్రాణాపానావేవావా ప్రాణాపానావితి ప్రాణ అపానౌ వైవైవృంధే రుంధే వైవైవృంధే అవరుంధే రుంధే వావరుంధే చక్షుశ్చక్షో రుంధే వావరుంధే చక్షుః శ్రోత్రం నామ నామ శ్రోత్రగ్ము శ్రోత్రం నామేది నామ శ్రోత్రగ్ము శ్రోత్రం నామేది నామేత్యాహేతిహ జురాజురా హేతిహాజుః వ్యోమనే వ్యోమనేత్వా ఏజం వై ఇయం వై వా ఇయమియం వా అర్థస్యత్వస్య వా ఇయమియం వా అర్థస్య అర్థస్యత్వస్య వై వా అర్థస్య వ్యోమ వ్యోమర్థస్య వై వా అర్థస్య వ్యోమ అర్థస్య వ్యోమ వ్యోమర్థస్యర్థస్య వ్యోమేవామిమాం వ్యోమర్థస్యర్థస్య వ్యోమేమామిమామిమాం వ్యోమ వ్యోమేమామే వై వేమాం వ్యోమ వ్యోమేమామే వా వ్యోమే దివి ఓమామే వై వేమామిమామే వాభ్యేవేమామిమామే విభూమన ఇత్యాహ హేతి విభూమనే విభూమన ఇత్యాహ భూమన ఇతి విభూమనే అంతరిక్షమంతరిక్షమాహేదీత్యాహాంతరిక్షమంతరిక్షమాహాంతరిక్షం వైవా అంతరిక్షమాహాంతరిక్షం వై అంతరిక్షం వైవా అంతరిక్షమంతరిక్షం వా అర్థస్యర్థస్య వా అంతరిక్షమంతరిక్షం వా అర్థస్య అర్థస్యర్థస్య వైవా అర్థస్య విభూమ విభూమర్థస్య వైవా అర్థ